భరుతో విశ్వవేదాత్సు జమస్తే అర్వన్నీతో గుహాయశ్చేనేవాత ఉదయోచ రత్పరీత్త తేన త్వం వా జిన్వల వాన్వలే నాజింజయ సమలే పారయిష్టో తనోష్టే వాజిన్ తన్వా ఆన్నయంతి వామస్మభ్యం ధావతు శర్మతుభ్యం అకృతో మహోధరుణాన్ దేవో దివీ వజ్రోజిస్వమావీమీయాన్ యమో మృత్యురాఘమాభ్రుః సర్వాస్త్రామీల దేవజనాస్తివాంసస్తే అస్మాకం పరివృంజంతు వీరాన్ మనసాహోదయన సర్వాయాస్త ఉదరాజ్యే భవాయ నమస్యేభ్యో నమేభ్యక్రోమ్యన్యత్రాస్మదఘవేషాలయంతు రాయ బ్రహ్మో అఘవేషాభ్యవధాత్ విశ్వే దేవామరుతో విశ్వమేరస అగ్నిషో వామరుణ పూర్వదక్షావాతావన్యజో సుమతో స్యామ సంభవమనాం శిగంభరమాగోదేర్నమామసి అమీయేర్వ్రతాస్తనతాం వసన్నమయామసి అహంగిభ్రామిమనదావాహం శివమాజిత్తమనోజిత్తేభిరేత ృష్టాస్మేదం సరస్వతి అశ్వత్వరస్యామితో దివి తమృతస్క్షణం దేవా కుష్ఠమన్వత హిరణ్యీరోరాజరధ్యరణ్యబంధనాది తమృతస్థం దేవా పుష్ఠామన్వత గర్భో అస్యోడీనాంగర్భో హిమవతముత గర్భో విశ్వస్ భూతస్ేమం మే అగరం క్రీధి జావోషదయ సోమరాజ్ఞే శరవీతక్షణా బృహస్పతి ప్రసూతాస్థానా ముంచం కుంభరస ముంజంతో మాచ భక్ష్యాణ్యా అదో యమశ్చపద్మీషాద్విశ్వస్మాద్దేవగిర్భిషాత్క్షుషామనసాయచ్చోపాయక్షవంత సోమస్తాని స్వధయా పునాతు అభిభోర్యజ్ఞాభిభోరగ్నిరభిభో సోమా అభిభోరింద్ర అభ్యాహం విశ్వాతనాయతాగ్నిహోత్రాయుదం హరి సదాస్తో మిత్రరుణాపశ్చిత ప్రజాక్షేత్రం మధురేవృతం బాధేతాం దూరం నిర్దింబరాజే కృతం జిదేన ప్రమోముక్తమస్మది ఇమం వీరమనోహరిణద్ధముగ్రవిందం సకాయో అనుసంబద్ధం రామయుతం గోజితం వజ్రవాహంశయంతమజ్మ ప్రవృణంతయమోదయస ఇంద్రో జయాతిలపరాజయాత అధిరాజో రాజసురాజయాతై చర్వ్యోవంద్యోపసద్యో నమస్యో భవేహ త్వమింద్రాధిరాజశ్రవస్యస్త్వం భూరభిభూర్జనా త్వం దైవేర్విష ఇమామి రాజా యుష్మక్షత్రమదరంతేనస్తు ప్రాచ్యాదిశ్వమింద్రాజోత్రహంశత్రుభోధి శ్రోత్యాస్తజ్జితం దే దక్షిణగోరిహవ్య అవిత్రేంద్రవరీవత పురాత్మాధూమే వయాముగ్రం జయారం పురాణామానమేజం యో అగ్రసేమ్యోషాం సన్నముదీరే ఇంద్రస్ బాహూదవంతం పరీదద్వరీంద్రస్వాహూదవంతం యజ్ఞో దేవోహీరాసింధన్వన్ తేన దేవ ప్రసూయ నేరం లోషయతా పృథివ్యా స్తంభో దాసాచర్థానసం విషం ఆవృషాయ శ్వశ్వసి మధ్యస్వస్వంగం వర్ధతాం శర్వస్తేన జోషిత విద్యై ఘృశం బాజలం తిరేన హిమ్రం చాతురం బ్రహ్మస్మచేధనుమాతారయామసాహంతమిదేవసోమధిజ్యామీవధన్వని క్రమస్మర్శరివ రోహితమనవగ్లాయకాసదాయం వాహోహశ్వినా సమైతి సంచరవర్తతేవామభిదేవనః సమైతు సంచరవర్తత ఆహంఖేదామిదేమనో రాజాశ్వ పృష్ట్యామేవ రేష్మచ్ఛిన్నం యథాణం మయి దేవేష్టతాం మనః ఆంజనస్య మధుకస్య పుష్కరస్య నరాజస్య చ తరోభగస్య హస్తాభ్యామనురోధనముద్ధరే సంతానం బృహస్పతి సంతానం సవితాకారత్ సంతానం మిత్రో అర్యమా సంతానం భగో అశ్వినా సంపరమాన్ సమభవానథో సంధ్యామి మధ్యమాన్ ఇంద్రస్తాన్ పర్యహార్తాన్ నాస్తానగ్నే సంధ్యాత్వాన్ అమీరేర్ధమాయంతి కేతోన్ కృత్వానేక ఇంద్రస్తాన్ పర్యహార్తాన్ నాస్తానగ్నే సంధ్యాత్వాన్ ఆదానేన సంతానేన మిత్రానాద్యామసి అపానాయేషాం ప్రాణాసునాసోన్ సమక్షితం ఇదమాదానమకరం తపరేంద్రేణ అమిత్రాయేత్ర నష్టం జ్ఞానజ్ఞాత్వం అయ్యాంద్రాంద్రాగ్నేమోరాజామేదినో ఇంద్రో మరుత్వా నాదానమిత్రేభ్య కృణోదునః సుమత్ దేవాత్వం కాశే ప్రపరతమనసోను ప్రభార్యం యథాణస్సు సంసిత పరాపత్యాసుమత్ దేవాత్వం కాశే ప్రపరత పృథివ్యాను సంమతం యథా సూర్యస్తేష్మయ పరాపదం జాసుమత్ దేవాత్వం కాశే ప్రపరత సముద్రశ్యాను విక్షరన్ ఆయనేతే పరాయణే దూర్వారోహతు పుష్ణే ఉత్సవాతత్రయాయతాం హృదోవా పుండరీ గవాన్ అపామిదం నిడనం సముద్రస్య నివేశనం మధ్యే రథస్య లోజుషా పరాజేనాముఖాకృతి శివశ్చత్వజరాజో నాశాలే పరివ్యయామసి శీతక్రవాహిభోగ్నిక్రణోజం విశ్వజిత్రాయమాణాలే మా పరిదేహి ప్రాయమాణే సర్వం నో రక్షతుష్పాద్యచ్చరస్వం ప్రాయమాణే విశ్వజితే మా పరిదేహి విశ్వజిద్దివాచ్య సర్వం నో రక్షతుష్పాద్యచ్చరస్వం విశ్వజిత్కళ్యాణ్యే మా పరిదేహి కళ్యాణి ద్వివాచ్య సర్వం నో రక్షతుష్పాద్యచ్చరస్వం కళ్యాణి సర్వవిదే మా పరిదేహి సర్వవిద్వివాచ్య సర్వం నో రక్షతుష్పాద్యచ్చరస్వం త్వన్నో మేధే ప్రథమాగోభిరశ్వేభిరాగరహి త్వం సూర్యస్య రశ్మిభిస్త్వన్నో అధిజ్ఞిరా మేధామహం ప్రథమాం బ్రహ్మన్మతే బ్రహ్మజోతామిషిష్ణుతా ప్రణీతాం బ్రహ్మచారిషద్దేవానామవాసే హువే యాం మేధామృభవో విదుర్యాం మేధామధూరా విదుః విషయజో భద్రాం మేధాం యాం విదుస్తాం మయ్యా వేదనామసి యా విషయో భూతర్గో మేధాం మేధావినో విదుః మేధయాేధామిదం కృణు మేధాం సాయం మేధాం ప్రాతం మేధాం మధ్యం దీనం పరి మేధాం సూర్యస్య రశ్మిర్వచరతా మేధయామహే పరిక్షిప్తభేదజ్యోదాది విద్ధభేదది తాదేవా సమకల్పయన్ నిరంజీవితవారం పిప్పల్యా సమవదంతాయ దీర్ఘన నాదతి అసూరాస్మాన్యగలం దేవాస్మాదవపన్ పునః వాటీకృతస్య భేదజీమసిక్షిప్తస్య భేదజీమ్ రత్నోహిగమేషు సాచ్చోదానవ్యష్ట దర్శే స్వాంజాగ్నేదన్నం విప్రాయస్వాస్మభ్యం చతుర్భరజమాజస్వాత్ జ్యేష్ఠజ్ఞాన్ జాతో విదుగో యమస్య మూలవర్షణాత్ పరిబాహ్యేనం అధ్యేనం మేషద్దు ఇదాయ విశ్వాదీర్ఘాయత్వాయ శరదారదాయ వ్యాఘ్రేణ్యజనిష్టవీరో నక్షత్రమానః సువీరాః సమావాధేత్పితరం వర్ధమానో మామాతరం ప్రవేదేజ్జరిత్రీ ఇమం మే అగ్రే పూర్వం సుగోదీ అతో భీతే గణవద్భాజేయం యదానం అధిశోషయతి అగ్నిష్టే నిశమయతు యతి దేమనవద్యోతం కృణోమి విద్వాన్ మేణం యథానం అధితోషయతి దేవేన దానుమత్తం రక్షాశస్పరి కృణోమి విద్వాన్ మేణం యదానం అధితోషయతి పునస్వాదురప్సరిన్న పునర్భగా పునస్వాదుర్నిష్టే దేవాయ దానం అధితోషసి మా జ్యేష్టం వదీనయమగ్రదేషర్గణాత్పరివార్యేన సంగ్రాహ్యాశాన్ విశేషం ప్రజానంతభ్యం దేవానుజాన్ సదు విశ్వే ఉన్ముంచాం స్వమగ్నదేశాం ప్రయశ్చిరుత్సేతాదేభిలాసం సగ్రాహ్యాశాన్ విశ్రేత ప్రజానం పితా పుత్రో మాతరం ముంచ సర్వాజే పరివిత్వాభద్రాంగే అంగాత్మేద ఉత్సేత విదేముచ్యంతాముచోహితంతి భ్రూణగ్నిపోషంతులితాని వృక్షేమృతమనుషేషుమే బ్రహ్మణానాశయంతో వరీదేర్భూమాన్ ప్రవిశానో వాత్మన్ముధారాంగోదమాన్ నయీనాం ప్రేణాం అనుతాం వినశ్చం బ్రోహగ్విపోషం దురితాని వృక్ష్వా ద్వాదశరాలిహేతం ధృతస్యావృష్టం మనుషీరాలి తతోహీరాం తే దేవా బ్రహ్మణానాశయంతో యద్దేవాదిరహేరణం దేవాదశ్చమావరం ఆదిత్యాస్తస్మాన్నో యోజమృతశ్చేన ముంచత ఋతశ్రత్రేణాదిత్యాయత్రముంచేహ్యయ్యజ్ఞమానశిక్షం దోనోపాశేషిమా వేదస్వతాయమానా సృజాద్యాయుక్త అరామాదిష్వేవో దేవాశిక్షం దోనోపాశేషిమా యద్విద్వాంసోయ విద్వాంసేనాహం దిగమాయన్ యోజన్నస్తస్మాన్మంచద విశ్వే దేవాసోషసాగ్రజ్ఞస్వామ్యేన ఘోరం మాతస్మాద్వ్యం చతుర్వదాదేవముంచదాముచారిన్నస్నాత్వామలాదివ భూతం పవిత్రేణేవాజ్యం విశ్వే శుంభంతు మైన సహ యజ్ఞానం చక్రం నిఖలం తో అగ్రే కార్షేమన్న విదోన విద్యస్వతే రాజరిత్యోహోంగ్ఞమృతోన్న వైవస్వత క్రీణవద్భాగేరం మధుభాగో మధునాశం సృజాతి మాతులయదేనాగమ్యత్వాదిహీరే యదీదం మాతులయదే వా పితుర్న పరిభ్రాత పుత్రేతరేనాగన్ యావంతో అస్మాన్ పితరస్తగం తేతేషాం సర్వేషాం శివో అస్తు మన్యః అవరిత్యవ ప్రదీత్వం యదస్మి నమస్తే వరినాచరామి ఇదం దరగ్నే అరుణో భగవాన్ ఇహైవ సంత ప్రతిరద్మేణేవాదేభ్యో నిహరామేణ అవర్విత్య ధాన్యాయ. జఘసామిదం దదత్తే అరుణాభరణాని అరుణాస్మిన్న పరస్మిన్ దుదీరే లోకే అరుణాస్యామా ేవయాస్తాశ్చోగాణాక్షేమస్తాభ్యాగలిక్షమానా ఉగ్రం పశ్యే ఉగ్రయోగ్యాత్సామో ఉగ్రం పశ్యేరాక్షమృత్తమనో దత్తన్నేత ేత్సమానోయమస్కే అభిరక్షురాజేస్మాణయ్యేవాదేవాదేవ్యం గృణాంగణాస్తన్నగ్నముదరం గృణాని వైశ్వానరాధిపావతిష్టకులింద్రరాజుగుతాయ ప్రతివేదయాజృణం సంగరో దేవతాసు చేతాన్ పాశాన్ విజతం వేద సర్వానథ పక్వేన శరదం భావేమ వైశ్వానర ప్రవితామాత్సంగరమభిరా ఎదంతరిక్షం పృథివీమత్యాన్మాతరం వితరం వాజిహింసిమా అయంతస్మాద్ధారోగ్యర్జన్నోకర్మాదారీజన్మోరిత్రం రాతాంతరిక్షమభిషస్త్యాన జౌర్ణ పితాక్షంభవాదిజామివృత్వత్సి లోకాత్ ఎత్రుభాద్రస్వృతోపదంజరోగం తన్వాస్వాయా అశ్వంగేరక్రోదా స్వర్గే తశ్యేమ పితరో చ పుత్రుత్తమాధమాణాయే దుష్ప్యం దురితం నిశ్వాత్మృతం ఎద్దారోణి మధ్యతేజ్చరణ్యూమ్యాం మధ్యతేజ్చాచాయస్మాద్గారోగ్నిర్జన్నరాజుగుతం ఉదయగాం భగవతీతో నామతారణే దేహామృతస్థాం రేతో బద్ధమోచనం విదేశ్వలోకం ప్రేమబంధాన్ ముంచాశిబద్ధకం యోన్యాయ ప్రచ్యుతో గర్భపథ సర్వానుక్షిరాం భాగం పరీదాన్ విద్వాన్ విశ్వకర్మం ప్రథమహారిత అస్మాభిర్దత్తం జర పరస్తారచ్చిన్ మంతం తోసంతరేవ తదంతం తుమన్వేకేతరం దినేషాం దత్తం విద్యమాయానేన అవందేకే తదేత ప్రయక్షాన్ అన్వారభేధామను సంభ్రభేధామేదం లోకం దుర్దధారాస్తం భక్వం పరీమిష్టమగ్నౌ తస్యేదం పదే సంశ్రాధాం యజ్ఞయంతం మనసా బృహంత మన్వారోహమితపసాధనోని ఉపభూతాగ్నే పరస్తాత్రీయేణాగేదమానం మదేమ శుద్ధా పూతాయోషితో బ్రహ్మాస్తేమీ భోగమిందో భరత్వాం సదాతు ఏతం సరదస్థ పరీవోదాంశే మధి మామాజ్ఞాతవేరాజమాన స్వస్తిదం స్మ జాయేతమే ందే సదస్థాకమత్ర అన్వాగంతమాన స్వస్తిత్రం స్మ గృణుతా విరస్మై దేవాస్మి సోస్మి సపరచామి సదామి సజ చేయోషన్ నాగే రాజన్ ప్రతిష్టత్ ప్రతిష్టత్ విద్ధి పూర్తస్మరాం ప్రేషతోంతరిక్షాం స్వోకోభ్యమత్తే సమింద్రియేణ్రే సుకృతృతేన ఎరి వృక్షాద్యంతరిక్షాత్సవ వాయుదేవ వనస్పతేస్మత్సరీరా ఇంద్రాయేష్మరమదింజరప్సాంతశోజోజాన్ సహాధ్యా కందే తవామే వరుణస్య ధర్మణా యం మిత్రవరుణో స్మరమదింజరప్సాంతశోజోజాన్ సహాధ్యా కందే తవామే వరుణస్య ధర్మణా ఇమాన్ దేవో మేఘరామోజాస్వారమిో విముంచాహోదాశీ రామస్యాయోధం పూర్వవ్రతస్ ప్రాశ్నదేహరే మృత్యోరహం బ్రహ్మచారేరస్మేర్యాజం భూతాయమాయ తమహం బ్రహ్మణాతపరసాశ్రమేణాదేరేఖలయాసినామి శ్రద్ధాయాస్వశరీరాంభూతృతాంబూవాఖలే మతిమాధే మేధావసో నోధేహితపాంద్రియంతాపూర్వే భూతృతరిమేధిరే సాత్వం పరిషదర్గాయ మేఖలే అయం వజ్రస్తర్పయతామృతాశ్రమపహంతృణాదు దేవా ప్రేణాోష్ట్యేవేమోధరముత్తరేభ్యో గూఢప్రేషవోత్రేపదేనామహర్షయాజినాదిలమిచ్చయోదినాదిలమిగ్రహేత్రం శ్రీమంత మన్మం చ మనోపాదయ స్కంధానముష్టాతయన్ వృత్రస్యేవేపదేవాసంపేవామిషముద్రగేవసం వివ ప్రాణానముష్ట సంపాయ సంపేవామో అముం వయన్ యద్గిరామిసంగేరామిషముద్రగేవసం గిర ప్రాణానముష్ట సంగేర్య సంగేరామో అముం వయన్ ేషేభ్యోగృంహరాయే బ్రహ్మ రత్నాంజలయాతృషస్కృతిశోమే సమో రోజశ్చేందాభేజ్యాభిధా వర్ధందాం శేష్ణస్త్రేరి బ్రహ్మమూలమాగ్రం గచ్చది మధ్యమం యామయౌషధే ేష్ణస్తేరాస్పరిధాం శ్రేష్టమాశ్రుతాశ్చోషే ఇమం మే అద్యోరుషం కేనో పశిరం కృధి క్లీనం గృధ్యో పశిరమోరిణం కృధి అథాస్ేంద్రోగ్రామగ్రాముడేరాత్మాన్యో క్లీర క్లీవం తాగరం మధ్రే మధ్యం సాగర సాగరం గురీరమశేరం చరిదత్మతి ఏదేనాద్యో దేవకృతేష్టం దేదేభిరద్యుష్యాది పుష్కయో యథారణం కలిగోరేష్టయో విందం చస్మరా ఏవాభిరద్యుమృష్యాది పుష్కయో న్యస్తికారో లోహితదు భాగం కరణే మమ చదంతమ ప్రధానాశ్రయస్యం సన్నిధానాయా హృదయం శోషయామి శుష్యతుమీతే హృదయమసో శుష్యత్వాస్యం అథో నిదృశ్యమాంకామేనాథో శుష్కాస్యాజ సంవరణేముష్పాదృకల్యాణి సన్నోద అమోంచమాం సన్నోద సమానం హృదయం కృతి యథోదకమపరపురో పశుష్యత్యాస్యం దేవాదిశుష్యమాం కామేనాథో శుష్కాస్యాజ యథా కులో విచ్ఛిద్యే నందధాత్య హింపురాః ఏలాగామస్య విచ్ఛిన్నం సందేహేర్యాది మంగళో అన్యత్రం ఇంద్రాద్రవద్రోహోత్సేణస్వధీతిరామిశునం కర్ణాయోహి అకర్తామశ్మిలక్ష్మణస్త ప్రజా ఉదాహస్త్రపోషాయ్యాశ్వంతయ్యవం ఇది షష్ఠం కాండం సమాప్తం. అథ సప్తమం కాండం. ఓం ధీరే సవేరపుత్రపితరం సమాదరం సోర్భూవత్సూవత్నోరంతరిక్షం స్వాస్త ఇదం విశ్వమవత్సాభవత్ అథర్వాణం పితరం దేవబంధుం మాతుర్గర్భం విదురతం యువానం జైమై యజ్ఞం మనసాచికేత ప్రణోజస్తమిహేహ ప్రవ అజావిష్టాజలయం కర్వరాణి సహిర్వరాయ ధాతు స ప్రత్యురేర్ధరుణం మధ్వగ్రం శరాగం వా తన్వామైరయత ఏకయాజలభిష్టాతు వేద్వాభ్యాష్టయేం సత్యాద త్రిసభిర్చరాజేంద్రాజ విరుద్ధర్వాయ యజ్ఞేన యజ్ఞమాయణం దేవాస్తారి ధర్మాణ్యేహనాగం మహిమానస్తరం దయత్రూర్వే సహజాస్తంతి దేవా యజ్ఞో బూవత ప్రజ్ఞేదోవృధే పునః స దేవానామధీపజన్మభూవసో అస్మాద్రవేణమాదధారు యద్దేవాదేవాయంతామత్యాన్మనసారిత్యేన మయే మదత్రపరమేవ్యోమన్పశ్చేమదీతోయస్య యత్పురోషేణమిగలాయజ్ఞం దేవాహం మదా నవస్నిరుదస్మాదోనీయోయద్విహవ్యే ముగ్ధాదేవా ఉదసునాదేయంతోరోరంగేష్పురుధాయజంత జైమై యజ్ఞం మనసాచికేత ప్రణోజస్తమిహేహ ప్రణవ అదీతిరంతరిక్షమదీతిర్ మాతాపిదాసపుత్ర విశ్వే దేవాదీతిర్జనాదీతిర్జనిత్వం సుత్రణీతిక్షంసాశ్రమత్రివరోధం పుత్రీదేవాదామర్మణా తేషాక్షద్రియన్నైనా ప్రయచ్చన్ ప్రజేత ప్రజానన్ పరిభూషమస్తాద్ధస్తం దధాతు దక్షేణం పురం నో నష్టమాయ దుషం నష్టేన గమేమహి అగ్నిష్ట హవ్యమాహ నో భవతాం దాశుడే మమ అన్విదేత్వం సంసారేషం చరస్కృతి జుషస్త్రహవ్యమాహూతం ప్రజాస్తన అనోమన్యతామనుమన్యమాన ప్రజాంతం వయమక్షీయమానం తస్య వయం హేద సిమాపి భద్రాక్షమోమేమయ్యమావతుమోమేష్టమేమంసేన సమేత విశ్వేవచావతిం దివయేగో విభూరతే జర్జనానాం సపూర్యో నోదరమావివా సత్తం వత్తనిలనోవావృతరేకమిత్తురు అయం సహస్రమానో దృశేకరమేనాం మతిర్జ్యోతిర్గ్రహణమణి భద్ర సమీచీరసమీరన్ అరేపదస్తమన్నుమత్తమాశ్చితే గో దౌర్స్వప్నందౌర్జేత్యమ్రక్షోభ్రమరాయ్య దుర్నామే సర్వా దుర్నాదస్తాశ్లన్నాదరామే యన్నయిందోకరత్యర్విక్ష్రే దేవామరుదోయ సర్గా తరస్వభ్యం సవితా సత్యహన్మా ప్రజాపతిరనోజన్యచ్చాద్ ష్ణోమకల్పూణం పూర్వహోది యేదం రదిహియద్విరోచతే ప్రజానాదివిచతుష్టేతదీభి పురాదేవశ్రహోర్విష్ణోమకల్పూణం పూర్వహోది విష్ణోన్ముఖం ప్రాణోదం వీర్యాణి యోస్కరం రత్నం విదగ్రమాణస్త్రేధోరోగాయ ప్రదద్విష్ణుస్తవదే వీర్యాణిరోగేష్ట పరావధారణం జాత్తరస్యాణేశ్వరి ఉరవిష్ణోమిత్రమస్వరుక్షయాణస్కృతి గృహం ఘృణోనే ప్రాప్తాయజ్ఞవాచింద్య ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దాహే పదా సమోహం నమస్యవాం సురే త్రీ పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య ఇదోహర్మాణి ధారయన్ విష్ణోకర్మాణి పశ్యజ్ఞోపదా ఇంద్రశ్చరుజ్ఞస్సనా రద్విష్ణోపరామం పదం దదా పశ్యంతి దూరయా దేవ చక్షురాదరం దివో విష్ణు ఉదవా పృథివ్యా మహో విష్ణు ఉరోరంతరిక్షాత్ హస్తో గుణస్వ బహుభిర్వసవ్యైరా ప్రయచ్చ దక్షిణా దోదరం జలా